క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా. మనసులో నింపే మహనీయుడాని జ్ఞానము పొసగుమయా, మనసులో నింపే మహనీయుడాని జ్ఞానము పొసగుమయా. ఓ దేవా, క్రీస్తుని ప్రక్కల నుండి కారి పడిన నీలా నన్ను కడుగుమయా, దేవా నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా. మమతకు రూపమయ్యా మహనీయుడాని ముక్తిని పొసగుమయా, మమతకు రూపమయ్యా మహనీయుడాని ముక్తిని పొసగుమయా. ఓ దేవా, నా మరణ సమయమందు నన్ను నీ సన్నిధికి నన్ను పిలువుమయా, దేవా నన్ను పిలువుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా.